తైత్రీయారణ్యకే ప్రథమ ప్రశ్న ప్రారంభ. ఓం భద్రం గర్హయతు, ఓం శాంతి శాంతి శాంతిః. భద్రం కర్ణేభిః శృణుయామదేవాః, భద్రం పశ్యే వాక్షఃభిర్యజత్రాః. శ్రేయంగైరేభ్యుష్టువాగుంసస్తనోభిః విషేమదేవైః రంజితాయుః. స్వస్తి న ఇంద్రావృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యోరిష్కణేః, స్వస్తి నా బృహస్పతిర్దధాతు. ఆపమాపామపః సర్వాః అస్మాదస్మాదితోముత అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహగంధస్కరధ్యయా వాయుపశ్వారశ్విపదయః మరేభ్యాత్మానోద్రువః. దేవేర్భువనసోమరేః పుత్రవత్వాయ మే సుత మహానామ్నేర్మహామానాః. మహసో మహతస్వ దేవే పర్జన్యసోమరేః పుత్రవత్వాయ మే సుత అపాసృష్టిమపారక్షః అపాసృష్టిమపారఘం అపాగ్రామపచావర్తిం. అపదేవేరితోహిత వజ్రం దేవేరజేతాగశ్చ భువనం దేవసోమరేః. ఆగదిచాలజితిం దేవీం ద్రోణినోర్ధముదేషత శివానశ్శంతమాభవంతో దివ్యాపమోషధయః. సుమృదేకాదరస్పతి మా దేవ్యోమసందృశి స్మృతి ప్రత్యక్షమైతిహ్యం. హనుమానశ్చతుష్టయం ఏరైరాదిత్యమండలం సర్వే విధాస్తే సూర్యమరీచిమాదత్తే సర్వస్మాద్భువనాదుభి తస్యాః పాగవిశేషేణ స్మృతం కాల విశేషణం నదీవ ప్రభవాత్ కాచిత్ అక్షయ్యాక్షందతే యథా తాన్నద్యోభితమాయంతి సౌరస్వేన నివర్తతే. ఏమన్నానాసముత్నాః కాలాః సంవత్సరగ్రశ్రుతాః అనుషశ్చ మహతశ్చ సర్వే సమభయంత్రితం సర్వే సమావిష్టః. ఊరుస్సన్న నివర్తతే అభిసంవత్సరం విద్యాత్ తదేవ లక్షణే అనుభిష్ట మహద్భిష్ట సమారూఢ ప్రతిష్యతే. సంవత్సర ప్రత్యక్షేణ నాశిసత్వ ప్రతిష్యతే వడరో విక్రుధ పింగ. ఏతద్వరుణ లక్షణం ఎత్రైతదు ప్రతిష్యతే సహస్రం తత్ర నీయతే. ఏకకం హి శిరో నానా ముఖే కృచ్ఛ్రంతరతు లక్షణం. ఉభయతస్తప్తేంద్రియాణి జల్పితం ద్వే ప్రతిష్యతే. శుక్రకృష్ణేన సంవత్సరస్య దక్షిణవామయో పార్శ్వయోః తస్యైదా భవతి. శుక్రం తే అన్యద్దితం తే అన్యద్ పుషురూపే అహనే ద్యౌనివాసి విశ్వాహి మాయాపతి స్వసావ భద్రాలే పూజం నిహరాదిరస్తు నాభువనం న పూషా న పశవ నాదిత్య సంవత్సరేవ ప్రత్యక్షేణ ప్రేతమం విద్యాద్. ఏతద్వే సంవత్సరస్ ప్రేతమగం రూపం యోస్ మహానక్ష ఉత్పత్స్యమానో భవతి. ఇదం పుణ్యం కురుష్వేతి సమాహరణం దద్యాత్. సాగం జానాగం సత్వసమాహురే కజం షడుద్యమార్షయో దేవజాయిని వేదామిష్టాని విహితాని చామస సాత్వేరేజందే వికృతాని రూపశః. కోణమర్యామిచితః సఖా సఖాయమబ్రవీర్ గ్రాహకో అస్పతిషతే యస్తిద్యాజతశివితకం సఖాయం తదస్య వాచ్య విభాగో అస్తి. ఎదేకం శృణాత్యేకం శృణోతి నహి ప్రవేతసు కృతస్య పంథామితి ఋతురుతునానుద్యమాన ఇదనాదాభిధావః. షష్టిశ్చత్రికంసకావల్గాః శుక్లకృష్ణో శాస్తికౌ తారాగవస్త్రైర్జరదక్షః వసంతావతుభిః సహ సంవత్సరస్రవిదుః ప్రేషకత్వసమస్మృతః. అమూనాదయతే కన్యాన్ అమోఘశ్చ పరిరక్షతః. ఏతావాదప్రయుజ్యంతే యద్వేతదుపదిశ్యతే. ఏతదేవపి జానీయాత్ ప్రమాణం కాలపర్యయే. విశేషణం తు వక్ష్యామః ఋతూనాంగనం నిబోధత. శుక్లవాతారుద్రగణః ఏష్వేనావత్ప్రదేశః విదహం పృథివేగం సర్వాం జ్యోతిషా ప్రతిక్షేణతః. విశ్వరూపాణి వా సాగుంసి ఆదిత్యానాం నిబోధత. సంవత్సరేణం కర్మఫలం పరిషాభిర్దాగుంస దుఃఖో దుఃఖచక్షుదివ తద్మాపీతయవదృశ్యతే శీతేనాథయన్నివ విలక్షయవదృశ్యతే కాలేదేవ సామ్యశ్రాచక్షుషి యావే ప్రజాభ్యగ్యంతే సంవత్సరాభ్యగ్యంతే యా ప్రతిష్టంతి సంవత్సరేనా ప్రతిష్టంతి వర్షాభ్యర్థ అక్షిదుఃఖోచ్చిరస్వ విప్రసన్నే గణేనికే ఆంతేదాభ్యనాస్తి త్రిభూణాంతన్నిబోధల కనకాభానివాసాగుంసి అహతాని నిబోధల అన్నమశ్లీనమృద్వీత అహంబోజీవనప్రద ఏతావాదప్రయుజ్యంతే శరద్యద్రోపదిశ్యతే అభిషోన్వంతోభిఘ్యంతకివ వాసవంతో మరుద్గణా అముతో జేతుమిషముఖమివ సన్నద్ధా సహదృశే అబద్ధస్థైర్వస్థిమన్నైరివ విశిఖాచక్రవర్దిన అకృద్ధస్యమానస్ వృద్ధస్యవలోహిని హేమశక్షుషీద్యాద్ అక్షణయోక్షిమణోలివ దుర్భిక్షం దేవలోకేషు మనోనామృతృహే ఏదావాజప్రవదంతే వైద్యుతో యాంతిశైశీ సా అగ్నిపవమానా అన్వైక్షత ఇహజీవికామపరిపశ్యన్ తస్యైతాభవతి ఇహేహవస్వ తపస మృతసూర్యత్వజ శర్మసత్పథావరణే అధికాంద్రాణి వాసాగుంసి అస్తివద్విషదగ్నిజ విశ్వే దేవా విప్రహరంతి అగ్నిజక్వాసశ్చర నైవ దేవో నమర్త్య నరాజావరుణో విభుః నాగ్నేంద్రో నవమాన బాధిర్కచ్చన విద్యతే దివ్యశ్రీ కాధనరాత్రి పృథివ్యామపరాశ్రిత తస్యేంద్రోమ్రిరూపేణ ధనుర్జామశిరస్వయం పరిధనుర్ధ్యం అభ్రవర్ణే విచక్షతే ఏదేవదయ్యోర్వాహస్పత్యస్య ఏదద్రుద్రస్య ధనః రుద్రస్యత్వే వధనరాత్రి శిరవృత్తిపేద సప్రవర్గ్యాభవతే తస్మాద్య సప్రవర్గేణ యజ్ఞేన యజతే రుద్రశిర ప్రతిదాది నైనకం రుద్ర ఆరుగో భవతి ఏం వేద సత్యోద్భాక్షోదిరష్టాద్ శిర ప్రదృశ్యతే నైవ లోపన్నవాసాగుంజి అచక్ష ప్రతిదృశ్యతే అన్యాన్యంతమహిగ్రాద పరస్తద్దేవలక్షణం లోహితోక్షిషారచేష్ణి సూర్యశ్రోదయనం ప్రతి రంగరోహిణ్యంజలికా రంగరోహిణిజానుకా విజానుకామేంజలికా అమీవాచముపాసరామిది తస్మై సర్వమంతే మర్యాదకర్తాత్మపురోషా బ్రాహ్మణ ఆప్నోతి ఏం వేద సకృత సంవత్సరేతై సేనానీభిస్ సహ ఇంద్రాయ సర్వాన్ కామాన విభవతి సద్రప్స తస్యైతా భవతి అవద్రప్సో అగుం సుమతే ప్రతిష్టతే యాన కృష్ణాదుసహస్రైరే ఆవర్తమింద్రశ్రత్యాధమంతం వస్తుగతం నిర్మణాభద్రామిది ఏదీవేంద్రస్తదావృత్యాథ అసురాన్ పరివృష్టతి పృథివ్యగుం సుమతి తామన్నవస్థిత సంవత్సరో దివం చ నైవం విదితాచార్యాహందే వాసినౌ అన్యోన్యస్మై దృహ్యాతాం యో దృహ్యతి భ్రశ్యతే స్వర్గాల్లోకాత్ ఇత్యమండలాని సూర్యమండలాన్యాఖ్యాయికాః అసవోర్ధగుంస నిర్వచనాః ఆలోకోభ్యాజపటరపతంగః స్వర్ణతో జ్యోతిషీమానే విభాసః తే అస్మై సర్వే దివమాతపంతి ఓర్జందుహానామస్ఫరంతగితి కశ్యపోష్టమః సమహామేరుంద్రజహారి తస్యైకా భవతి చెత్తే శిల్పం కశ్యపరో జనావదే ఇంద్రియావత్ పుష్కలం చిత్తభానో యస్మిన్ సౌర్య అర్పిత సప్తసాకం తస్మిన్ రాజానమతి విశ్రయేమమిది తే అస్మై సర్వే కశ్యపా జ్యోతిర్లభంతే తాన్ స్వామ కశ్యపాదశ నిర్ధమతి భక్తాగమతి దైవం ప్రాణోజీవానీంద్రియజీవాణి సప్తశీర్షణ్యా ప్రాణా సూర్యా ఇత్యాచార్యా అవశ్యమహమేదాన్ సప్తసూర్యాణి పంచకర్ణా వాత్స్యాయన సప్తకర్ణశ్చ ప్లాక్షి ఆనుశ్రయేవోకశ్యమయతి భూవేదయితే నయితే కుమిల మహామేరం గంతం అవశ్యమహమేతూర్యమండలం పరివర్తమానం గార్గ ప్రాణప్రాద గచ్చంత మహామేరం ఏకం చాజహతం భ్రాజపడల పదంగా నిఘనే తిష్టన్నాదపంతి తస్మాదిహత్రితపా అముత్రేతరే తస్మాదిహాదప్రితపా ఏషామేషాభవతి సప్తసూర్యాదిమన ప్రవిష్టా తానంద్రేతిపశుభిర్దక్షిణావాన్ తే అస్మై సర్వే ఘతమాదపంతి ఊర్జం దుహానానపస్ఫురందగితి సప్తసూర్యా ఇత్యాచార్యా తేషామేషా భవతి సప్తదిశో నానాసూర్యా సప్తహోతారజిత్విజ దేవా ఆదిత్యాయే సప్త తేభిస్తోమాభిరక్షణ ఇది అలభ్యాం నాయ విభ్రాజరసోరంగరోగి ఏతయై భావతాదహస్తూర్యరాజ ఇది వైషం పాయన తస్యైషా భవతి యద్యావయంద్రతే శతం శతం భూమే ఉదస్యో నత్వావజ్రేణ్ సహస్రకం సూర్యాః అనుజాతమష్టలోదశే నానాలింగత్వాదునాన్నానాసూర్యత్వం అష్టౌసవ్యవచాయే సూర్యమండలాన్నష్టాదూర్ధ్వం తేషామేషా భవతి చిత్రం దేవానాముదకాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రావ్యాపృథివీ అంతరిక్షం సూర్య ఆత్మాజగతస్తత్సృశ్చేది వేదమభ్యంగ్య విషయే పాయగం సంవత్సరామి సహ క్వాహత్వేగం దేవరాత్రి కుమాసారశ్యతా అర్ధమాసా ముహూర్తా నిమేషాస్తుభిస్ సహ క్వేమా ఆపో నిమిషంతే ఇదితో యాంతి సంప్రతి కాలాప్సు నిమిషంతే ఆపస్సూర్యేగమాహితా అభ్రాణ్యపప్రపద్యంతే విద్యుత్సూర్యే సమాహిత ఆవన్నేయమే భూమి యంచాశి విద్యుత్రాంతరా భూతం ఏనే మే విశతే ఉభే కృష్ణునా విశతే భూమి ఇది వత్సస్య వేదనా విరావతీభే నమతే భూతం సూర్యవసే మనుషే యష్టభ్రాద్రోదశే విష్ణవేతే దాధత్సపృథివీమభిలోమయూపైః హిందద్విష్ణోర్బలమాహు కాదేత్యం పరాయణం ఏకో యద్ధారయద్దేవ రేజతీరోదశే ఉభే వాతాద్విష్ణోర్బలమాహు అక్షరాదేత్యుచ్యతే త్రిపదాధారయద్దేవ యద్విష్ణోరేకముత్తమం అగ్నియవాయవస్థైవ ఏషదస్య పరాయణం వృక్షామిత్రాపరం మృత్యం అవమమధ్యమంతకం లోకం చ పుణ్యపాపానా ఏదత్పృక్షామిదం ప్రజె అవమాహపరం మృత్యం అవమానంతమధ్యమం అగ్రదేవామో మృత్యు చంద్రమాచుదృశ్యతే అనాభోగాపరం మృత్యం పాపాసంయంతి సర్వదా ఆభోగాస్తేవ సంయంతి ఎత్ర పుణ్యకృతో జనా మధ్యమమాయంతి శతమగ్ఞం చ సంప్రదే వృక్షామిత్వా పాపకృత ఎత్ర యాతయతే నమ పున్నస్తబ్రహ్మన్ ప్రబ్రూహి ఎదివేత్సాభుతో గృహాన్ కష్టపాదుషితా సూర్యా పాపాన్నిఘ్నంతి సర్వదా రోదస్యోరంతర్దేశేషు తత్రణ్యస్యంతే వాసవైః తే శరీరా ప్రపద్యంతే యథా పుణ్యస్య కర్మణః అపాహాన్యపాదకేశాసః తత్ర తేయో నిజాజనాః ధృత్వా పునర్మృత్యుమాపద్యంతే అద్యమానా స్వకర్మభిః ఆశాదికాక్రమయ ఇవ తూయంతే వాసవే అవేదం మృత్యుంజయతి ఏం వేద సకల్పయం విద్బ్రాహ్మణ దీర్ఘశ్రుత్తమాభవతి కశ్యపశ్యాది సిద్ధగమన సిద్ధాగమన తస్యైవతి ఆయస్మిన్ సప్తవాసవా రోహంతి పూర్వ్యాధ విషిర్హదీర్ఘశ్రుత్తమ ఇంద్రస్య ఘర్మ అచుషిరి కశ్యవ పశ్యకో భవతి తత్సర్వం పరిపశ్యతి సూక్ష్మ్యాద్ అథాగ్నేరక్షవరుణస్య పరిశీలా భవతి అగ్నేనయ సుపచారాయ అస్మాన్ విశ్వానిదేవీనాన్ విద్వాన్ యోధ్యస్పద్యుగురాణమేన భూయిష్టాంతేన వక్తిం విధేమేతి అగ్నిష్టజాతవేదాశ్చ స అజిరా ప్రభు వైశ్వానరోనర్యాపాశ్చిరాధాశ్చ సప్తమ సర్పే వాష్టమోనా ఏజేష్టోపసవ క్షిదాగిపేవాగ్రేరచర్వర్ణ విశేషా నీలాచిష్ట బీజకారాచిష్టేతి అథవాయోరేకాదశవర్షస్ైకాదశస్ైకస్యాజమానాశ్రవాదిలోహితూర్ధవతనం రాష్ట్రైద్యుదగిత్యేకాదశ నైనం వైద్యుదోహినస్తి ఏం వేద సహోవాచవ్యాసారాచర్య విద్యుద్ధమేవాహం మృత్యుమేక్షమితి నత్వకామకం హంతే ఏం వేద అసగంధర్వగణా స్వానభ్రాట్ అంగారుర్బంభారి హస్తస్వహస్త విశ్వావసు మూర్ధన్వాన్ సూర్యవర్చాకాదశగంధర్వగణా దేవాశ్రమదేవాశ్మయష్టదేవాగలగిల నయనంగలోహినస్తి ఏం వేద గౌరీమాయసలి కక్షతి ఏకపదే త్రిపదీరాజుష్పదే అష్టాపదే నవపదే బభూపిషే సహస్రాక్షరాపరమే వ్యోమన్వితి వాచో విశేషణం అస నిగతవ్యాఖ్యాతారుణక్రమిష్యామరాహవస్వతపస విద్యన్మహసోధూపయ స్వాపయో గృహమేధాశ్రేత్రే ఏజేమేషుర్విద్విజ పర్జన్యా సప్త పృథివీమృగరిహంతి వృష్టిభిరితి ఏతైవ విభక్తి విపరీతా సప్తభిర్వాదేరుదీరితా అమోన్లోకానభివరిషంతి తేషామేషా భవతి సమానమేతదుదకం ఉచ్చైత్య వచాహభిః భూమిం పర్జన్యా జిన్వంతి దివంజిన్వంత్యగ్నేక్షరం భూతకృతం విశ్వే దేవా ఉపాసరే మహర్షమస్య గోప్తారం జమదగ్నిమకుర్వద జమదగ్నిరాప్యాయతే ఛందోభిష్టదుర్తరై నాగ్ఞస్వామస్య దృప్తాస బ్రహ్మణా వీర్యావద శివాన ప్రతిశోష తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవే స్వస్తిరస్తున స్వస్తర్మానుషేభ్య ఊర్ధన్యగాతుభేదజం ఛన్నోస్తద్విపదే ఛంచతుష్పదే సోమపాఖ్యాతృదయం భూమి పరం వ్యోమ సహస్రవృత్ అశ్వినా భుజ్యూనా సత్యా విశ్వస్ జగనస్పతి జాయా భూమిపదుర్వ్యోమ విధునంతాతుయసో పుత్రో బృహస్పతి రుద్ర సరమా ఇదస్త్రీ భూమం శుక్రం వా మన్యత్రం వా మన్యత్ విషురూపే అహనే ద్యౌరివస్థ విశ్వాహి మాయావధస్వధావంత భద్రావాన్ భూషణా విహరా విరస్తో వాసాత్యో చిత్రో జగతో నిధానౌ ద్రావా భూమే జలధస్వగం సఖాయ తావశ్వినా రాసభాశ్వాహవం మే శుభస్పతి ఆగతం సూర్యయా సహ త్యుగ్రోహ భుజ్యమశ్వినోత మేఘే రయన్నగస్తన్నమృవా అవాహా తమోహ సన్నౌభిరాత్మంబతే అంతరిక్షప్రభ్యరపోతకాభిస్రహక్షపస్త్రహాదివ్రజద్భి నాదత్యా భుజ్యమోహ సుఃపతంగై సముద్రస్థన్నార్ద్రస్ పారే రుభిరథే శతమధ్య షడశ్వే సవితారం విదన్వంతం అనుబద్ధాదిశాం వర ఆపపౌరుషంబరశ్చైవ సవితారే పశోభవత్ జగం సుదృప్తం విదిధ్వైవ బహుసోమగిరం వశీ అన్వే చతుర్గ్రావక్రియాంతం ఆయసూయాన్ సోమతృప్సిషు ససంగ్రామస్తమోద్యోత పాచోగాప్యాకృత్ సదర్గోభిస్తవాచే రక్షదానం విదాశ్చయ అన్వే రివయవృత్యాస్త ఏమేతౌ స్థో అశ్వినా తే పృథివ్యో అహరహర్గర్భం దాచే త్రయోరేతో వత్సావహోరాత్రే పృథివ్యా దివో రాత్రి తాజిత్రౌ దంపతీ ఏవోరేతో వత్సౌ అగ్నిశ్చాదిత్య రాత్రే వత్స శ్వేతాదిత్య అన్నోగ్ని తామ్రో అరుణ తాభిషో దంపతీయోత్సవృత్త వేద్యుశ్చ అగ్నేర్వృత్ర వేద్యుదాదిత్యాభిషౌ దంపతీయోత్సవ ఉష్మాజనేహారశ్చ వృత్రస్యోష్మా వేద్యుదస్య నేహార తౌతావేవ ప్రతిపద్యే శేము రాత్రి గర్భిణీ వృత్రేణ సంవసతి తస్యావాయేన దుర్బణం యద్రాత్రోరస్మయః యథాగోర్గర్భిణ్యా ఉల్బణం ఏమేతస్యా ఉల్బణం ప్రజయష్ట ప్రజయాదపశిష్ట భవతి ఏవం వేద ఏనముద్యంతమపర్యంతం చేతి ఆదిత్య పుణ్యస్య వత్సః అథ పవిత్రాంగిరసః పవిత్రవంతః పరిభాజమాసతే విశేషాం రత్నాభిరక్షతే వ్రతం మహస్సముద్రం వరుణస్థిరోదధే ధీరాయుచ్చే గుర్ధరుణేష్ పవిత్రం తే విదతం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేజ విశ్వదః అతత్రదామో అశ్నుతే శ్రదాదయగ్రహం దస్తత్సమాసత బ్రహ్మాదేవానాం అసలస్తేతక్షో హృదయస్తత్రిశ్రయత్ సర్వే ప్రయోగస్థ్య నక్షత్రై శంకృతాపసన్ చతుర్విశ్యావాశ్వస్యావర్తికామస్ అమీరక్షాసౌచ్చా నక్షంద్రశ్రేగుహయుద్యవేయో అతద్ధాని వరుణస్య మృతాని విశాఖచంద్రమా నక్షత్రమేది తత్సవితరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోన ప్రచోదయాత్సవితర్వృణీమహే అయం దేవస్య భోజనం శ్రేష్టకం సర్వసాధనం పురంభగస్య ధీమహి అపాగూహదీన సర్వాన్ దివంధర నక్షన్నాభవిష్యామనామయనామేపుంసకంపమాజస్వేస్మిభూతాన్యక్షత్రీతాయేత ఎస్తాజానాత్స విదపిదాసే అంధోమణిమవిందే తమనం గురిరావయే అగ్నివ ప్రత్యముంజే తమయక్వాశ్చద ఊర్ధ్వమూలమవాచ్ఛాకం వృక్షయోగేదం ప్రతి మృత్యర్మాదిది అజితమూలంగీతం వీణాపణవలాసిదం మృదంజీవం జగత్కించే అంగాని స్నేహిద్యే అదృశ్యగ్రస్తృశ్యధ్యాయే అస్మాజ్జా మే విషూచరన్ పుత్రోదేహ అచేతాయ సచేతన సతం మణిమ విందే సోనం కులిరావే సోగ్రీవ ప్రత్యముంజే సోహిపో అధశ్చత నైతమిషం విజిత్వా నగరం ప్రవిశేర్ ప్రవిశేర్ విశోచరిత్వా ప్రవిశేర్ తత్సంభవస్య వ్రతం ఆతమగ్నే రథం తిష్ట ఏకాశ్వమేక యోజనం ఏకచక్రమే కథురం బాధ్రాది గజం విభో నరిష్యతి న్యసతే నాస్యాక్షోయాదు సజ్జతి యచ్చేతాంగ్రోహితాగశ్చాగ్నే పచేయుత్వాసి తిష్టతి ఏకయాజిదశిష్టస్వభూతే ద్వాభ్యామిష్టయే విపుంసత్యా చతుర్విష్టవాసే త్రిపుంసదా చ యద్ధర్మాయ విహతా విముంచ ఆతనిష్ప ప్రతనిష్ప మధ్యమాసమసంధమా ఆదిత్యే చంద్రవర్ణానా గర్భమాధే యుమాన్ ఇతం సూర్యగతం చంద్రమశేరథం కృషి వారాజంజనయాగ్రేగ్నిం ఏకోరుద్రముచ్యతే అసంఖ్యాతా సహస్రాణి స్మర్యలేన దృశ్యతే ఏమేతన్యబోధన ఆమందేంద్రాభి యాహిమయోరరామభి మాత్వాగేజిన్నే మురిన్న వాసిన దశంగే వృతాయి మా మంత్రేంద్రహరి యామిమయూరరామి మామాగేజిన్నే మురిన్న వాసిన నిధన్వే వతీ అనుభిష్టమహద్భిష్ట నిఘష్ సమాయుతై కాలేర హరిత్వమాపన్నై ఇంద్రాయాది సహస్రయుగ అగ్నిర్భ్రాస్వసన వాయుష్ేదృ సంవత్సరాశోపన్నై నిత్యాస్తవ సుబ్రహ్మణ్యాగం సుబ్రహ్మణ్యాగం సుబ్రహ్మణ్యా ఇంద్రాగచ్చ హరివ ఆగచ్చ మేధాతిథే మేషవృషణశ్వస్య మేనే గౌరావస్కం జిన్నహల్యాయే జాల కౌశిక బ్రాహ్మణ గౌతమ బ్రువాణ అరుణాశ్వాయుషాగతాః బసవః పృషవిక్షితః అష్టో దిగ్వాసుసో అగ్నయః అగ్నిశ్చాదవేదాశ్చేత్తే తామ్రాశ్వాస్తామ్రరథాః తామ్రవర్ణాస్తథాశిలాః దండకస్తాఖాదుర్గతః ఇతో రుద్రాః పరాంగతాః ఉక్తగ్రస్థానం ప్రమాణం చ పురగితః విశ్వరూపే విహాగత రచయనోజగవర్త్మన అప్సుషాయుషద్వయో ఉక్తో వేషో వాసాగుంసి కాలావయవానామిత ప్రదీచ్యా వాసాత్యాశ్వినో కోంతరిక్షే శబ్దం కరోతీతి వాసిష్ఠో రోహిణో వీమాగుంసాంచక్రే తస్య హితా భవతి వాశ్రేవ విద్యుదితి బ్రహ్మణ ఉదరణమసి బ్రహ్మణ ఉదీర్ణమసి బ్రహ్మణ ఆస్తరణమసి బ్రహ్మణ ఉపస్తరణమసి అష్టయోనీమష్టపుత్రాన్ అష్టపత్రే విమాం మహే అహం వేదనమే మృత్యు రజామృత్యురఘాహరజ అష్టయోన్యష్టపుత్రం అష్టపతిజమంతరిక్షం అహం వేదనమే మృత్యు రజామృత్యురఘాహరజ అష్టయోనీమష్టపుత్రాన్ అష్టపత్రే మమోందివం అహం వేదనమే మృత్యు నచామృతరగాహరద్ సుత్రమానం మహీమోషో అదిశర్జౌరదిరంతరిక్షం అదిర్మాతాసు పితాసు పుత్ర విశ్వే దేవాదిశ పంచజనాః అదిర్జాతమదిర్జనిత్రం అష్టౌ పుత్రాసో అదిశే ఏ జాతస్తన్నః పరే దేవా ఉపప్రయేత్ సప్తభిః పరామాండమాశ్రిత సప్తభిః పుత్రైరదిభిః ఉపక్రే పూర్వయుగం ప్రజాయీ నృత్యవేదత్ పరామాండమాభరతి తానుక్రమిష్యామ మిత్రశ్చవరుణశ్చ ధాతాచార్యమాచ అగుంశశ్చ భగశ్చ ఇంద్రస్య వివస్పాగిశ్చేత్తే హిరణ్యగర్భో అగుంశస్సు నిషయ బ్రహ్మయజ్ఞానం తదిపదమిది గర్భ ప్రాజాపత్యః అథ పురుష సప్తపురుషః యోసో తపన్నుతేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోతేతి మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణానాదాయోదకాః అసౌయోస్తమేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయాస్తమేతి మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణానాదాయాస్తంగాః అసౌయా పూయ్యతే సర్వేషాం భూతానాం ప్రాణేరాపూర్యతే మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరాపూరిష్ఠాః అసౌయో వక్షీయతే సర్వేషాం భూతానాం ప్రాణేరవక్షీయతే మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరవక్షేష్ఠాః మమో నక్షత్రాణి సర్వేషాం భూతానాం ప్రాణేరవ ప్రసత్పంచోత్సర్పంచి చ మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరవ ప్రసృపతమోత్సృపత ఇమే మాసాశ్చార్ధమాసాశ్చ సర్వేషాం భూతానాం ప్రాణేరవ ప్రసత్పంచోత్సర్పంచి చ మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరవ ప్రసృపతమోత్సృపత ఇమర్తవః సర్వేషాం భూతానాం ప్రాణేరవ ప్రసత్పంచోత్సర్పంచి చ మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరవ ప్రసృపతమోత్సృపత అయం సంవత్సరః సర్వేషాం భూతానాం ప్రాణేరవ ప్రసత్పంచోత్సర్పతి చ మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరవ ప్రసృపతమోత్సృప ఇదమః సర్వేషాం భూతానాం ప్రాణేరవ ప్రసత్పంచోత్సర్పతి చ మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరవ ప్రసృపతమోత్సృప ఇయగం రాత్రిః సర్వేషాం భూతానాం ప్రాణేరవ ప్రసత్పంచోత్సర్పతి చ మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరవ ప్రసృపతమోత్సృప ఓం భూర్భువస్వః ఏతద్వామిషణం మానామిషణగం రేభ్యం అసాదిత్యస్యాశ్వపురుషస్య పశూనామాదిత్యానాగస్థానే స్వేజసా భాని రుద్రానామాదిత్యానాగస్థానే స్వేజసా భాని ఆదిత్యానామాదిత్యానాగస్థానే స్వేజసా భాని సదాగుంజత్యానా ఆదిత్యానాగస్థానేష్తేజసాభాని అభిసోన్వతామభిఘనా పాదవతాం మరుతాం ఆదిత్యానాగస్థానేష్తేజసాభాని రిభూనామాదిత్యానాగస్థానేష్తేజసాభాని విశ్వేషాం దేవానాం ఆదిత్యానాగస్థానేష్తేజసాభాని సంవత్సరస్య సవితుః ఆదిత్యస్య స్థానే స్పతేజసాభాని ఓం భూర్భువస్వః అశ్వయోగో మిచనం వానో మిచనకం రేద్ధం ఆరోగస్య స్థానే స్పతేజసాభాని భ్రాజస్య స్థానే స్పతేజసాభాని పటలస్య స్థానే స్పతేజసాభాని పదంగస్య స్థానే స్పతేజసాభాని స్వర్ణస్య స్థానే స్పతేజసాభాని జ్యోతిషీమఠస్య స్థానే స్పతేజసాభాని విభాసస్య స్థానే స్వతేజసాభాని కశ్యపస్య స్థానే స్వతేజసాభాని ఓం భోర్భవస్వః ఆభోమో మిథునం వానో మిథునకం రేధ్వం అసవాయోరేకాదశ పురుషస్యైకాదశస్త్రీకస్య ప్రభ్రాజమానానాగం రుద్రానాగస్థానే స్వతేజసాభాని యవదాతానాగం రుద్రానాగస్థానే స్వతేజసాభాని వాదిక వైద్యులానాగం రుద్రానాగస్థానే స్వతేజసాభాని రజదానాగం రుద్రానాగస్థానే స్వతేజసాభాని పరుషానాగం రుద్రానాగస్థానే స్వతేజసాభాని శ్యామానాగం రుద్రానాగస్థానే స్వతేజసాభాని కపిలానాగం రుద్రానాగస్థానే స్వతేజసాభాని అతిరోహితానాగం రుద్రానాగస్థానే స్వతేజసాభాని ఊర్ధ్వానాగం రుద్రానాగస్థానే స్వతేజసాభాని అవపదంతానాగం రుద్రానాగస్థానే స్వతేజసాభాని వైద్యుతానాగం రుద్రానాగస్థానే స్వతేజసాభాని ప్రభ్రాజమానీనాగం రుద్రాణీనాగస్థానే స్వతేజసాభాని యవదాదీనాగం రుద్రాణీనాగస్థానే స్వతేజసాభాని పాదుక వైద్యుదీనాగం రుద్రాణీనాగస్థానే స్వతేజసాభాని రజతానాగం రుద్రాణీనాగస్థానే స్వతేజసాభాని పరుషానాగం రుద్రాణీనాగస్థానే స్వతేజసాభాని శ్యామానాగం రుద్రాణీనాగస్థానే స్వతేజసాభాని కపిలానాగం రుద్రాణీనాగస్థానే స్వతేజసాభాని అతిలోహితీనాగం రుద్రాణీనాగస్థానే స్వతేజసాభాని ఊర్ధ్వానాగం రుద్రాణీనాగస్థానే స్వతేజసాభాని అవపదంతీనాగం రుద్రాణీనాగస్థానే స్వతేజసాభాని వైద్యుదీనాగం రుద్రాణీనాగస్థానే స్వతేజసాభాని ఓం భోర్భువస్వః రూపాని వో మిథనం వానో మిథునకం రేద్ధం అసాగ్నేరత్రపురుషస్య అగ్నేఃపూర్వదిశ్యస్య స్థానే స్వతేజసాభాని దారవేదస ఉపదిశ్యస్య స్థానే స్వతేజసాభాని సహోజసో దక్షిణదిశ్యస్య స్థానే స్వతేజసాభాని అయ్యాప్రభౌపదిశ్యస్య స్థానే స్వతేజసాభాని వైశ్వానరస్యాపరదిశ్యస్య స్థానే స్వతేజసాభాని నరియాపద ఉపదిశ్యస్య స్థానే స్వతేజసాభాని పంక్తిరాధర ఉపదగ్నిశ్యస్య స్థానే స్వతేజసాభాని సుసర్పిణ ఉపదిశ్యస్య స్థానే స్వతేజసాభాని ఓం భోర్భువస్వః దిశో వా మిథునం వానో మిథునకం రేద్ధం దక్షిణపూర్వస్యాన్యసర్పే నరక తస్మాన్న పరిపాహే దక్షిణాపరస్యాన్యస్య విసర్పే నరక తస్మాన్న పరిపాహే ఉత్తరపూర్వస్యాన్యసిషాదే నరక తస్మాన్న పరిపాహే ఉత్తరాపరస్యాన్యస్య విషాదే నరక తస్మాన్న పరిపాహే ఆయస్మిన్ సప్తమాసమా ఇంద్రియాణి శరకృత విద్యే ఇంద్రఘోషాపశుభిః పరస్తాదుపదధామోజవసాపక్షితభిర్చక్షరముపదధామోరుద్రే పశ్చాదుపదధనాం విశ్వకర్మావాదిత్యేరుత్తరముపదధనాం పృష్టావరూపేరుపరిష్టాదుపదధనాం సంజ్ఞానం వః పశ్చాదిరే ఆదిత్య సర్వాణ్యః పృథివ్యా బాహ్యరంతరిక్షే సూర్యో దివి చంద్రమా దిక్షో నక్షత్రాణి స్వలోకే ఏవాహ్యగ్నే ఏవాహి వాయో ఏవాహి ఇంద్ర ఏవాహి పోషన్ ఏవాహి దేవాః ఆపమాపాముపః సర్వాః అస్మానస్మాదితోముదః అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసంజః స్కరద్భియః వాయురశ్వారశ్మిపదయః వరేచ్చాత్మానోద్రుహః దేవేర్భువనసోవరీః పుత్రవత్వాయమేసుర మహానాం నేర్మహమానాః మహసో మహసస్వః దేవే పర్జన్యసోవరే పుత్రవత్తాయుమే సుత అపాసృష్ణిమపారక్ష అపాసృష్ణిమపారఘం అపాఘ్రామపజావర్తి అపదేవేరితోహిత వజ్రం దేవేరజేతాగిష్ట భువనం దేవసోవరే ఆదిత్యాదజం దేవే యోనినోర్ధముదేషత భద్రం గర్ణేభిశ్రుయామదేవా భద్రం వశ్యేమాక్షుభర్గజత్రాంగైష్టువాగుంసస్తనోభి విషేమదేవహితయ్యతాయు స్వస్తిన ఇంద్రవృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తినస్తాక్షోమి స్వస్తిన బృహస్పతిర్దధాతో ఏతమో అరుణాశ్చాగుంశదసాహి సమాహితాదోదాయసన్ శివానశ్రంతమాభవంతో దివ్యాపవోషయ సమృకాదశ్వతే మా దేవ్యోమ సందృశే యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతే చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతే యగేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే అగ్నిర్వాపామాయతనం ఆయతనవాన్ భవతే యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపోవా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతే యగేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే వాయుర్వాపామాయతనం ఆయతనవాన్ భవతే యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతే యగేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతే యోముష్యతపద ఆయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వా అముష్యతపద ఆయతనం ఆయతనవాన్ భవతే యగేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే చంద్రమావాపామాయతనం ఆయతనవాన్ భవతే యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతే యగేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతే యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతే యగేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతే యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతే యగేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతే యస్సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతే యగేవం వేద యోప్సరావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవతిష్ఠతి ఇమే వై లోకా అప్సు ప్రతిష్ఠితాః రేషాభ్యనోక్తా అపాగం సముదయం సన్ సూర్యే శుక్రం సమాహృతం అపాగం రసత్రయోరస సంలో గృహ్ణామ్యుత్తమమియే ఇమే వై లోకా అపాగం రస తేముష్మిన్నాదిత్తే సమాహృతాః జామదగ్నేముత్తర వేదేర్ఘాత్వా అపాం పూరయిత్తాగుంఫదగ్నం పుష్కరవర్ణైః పుష్కరదండైః పుష్కరైశ్చ సర్గస్థేర్య తస్మిన్ విహాయతే అగ్నిం ప్రణీయోపసమాధాయ సంభవాదినా వదంతే కస్మాత్ ప్రణీతేరమగ్నిశ్చీయతే సా ప్రణీతేరమక్షక్రయం చీయతే అసౌ భువనే త్రినాహితాగ్రేతాః తమభిదయేత అవేష్టక ఉపదధాతే అగ్నిహోత్రేత విషమోన్నమాసయోః ప్రతిబంధే చాతుర్మాస్యేషు అసౌ ఆహుః సర్వేషేభ్యకృతష్మిని ఏదద్ధస్తమాహుశ్శండిలాః తమగ్ఞించినతే సత్రియమగ్ఞించిన్వానః సంవత్సరం ప్రత్యక్షేణ తమగ్ఞించినతే సావిత్రమగ్ఞించిన్వానః అముమాయుత్యం ప్రత్యక్షేణ తమగ్నించినుదే నాచికేతమగ్నించిన్వాన ప్రాణాన్ ప్రత్యక్షేణ తమగ్నించినుదే సాధురుహోత్రియమగ్నించిన్వాన బ్రహ్మ ప్రత్యక్షేణ తమగ్నించినుదే వైశ్వజమగ్నించిన్వాన శరీరం ప్రత్యక్షేణ తమగ్నించినుదే ఉపానువాక్యమాసుమగ్నించిన్వాన ఇమాన్ లోకాన్ ప్రత్యక్షేణ తమగ్నించినుదే ఇమమార్ణగేర్ణమగ్నించిన్వాన ఇదిసో ఇతశ్చామృతశ్చాది తమిది యోగ్నేర్మిథూయా వేద మిథునవాన్ భవతి ఆపో వా అగ్నేర్మిథూయా మిథునవాన్ భవతి యేగుణమేరా